నా పేరు భికారి, నా దారి ఎడారి, మనసైన చోట మజిలి కాదన్న చాలు బదిలి, నా దారి ఎడారి, నా పేరు భికారి, నా దారి ఎడారి, నా పేరు భికారి. బిడ్డను పాట నాకు సైదోడు, పక్షి నాకు తోడు, విసుగు రాదు ఖుషి పోదు, వేసకలేనే లేదు, విసుగు రాదు ఖుషి పోదు, వేసకలేనే లేదు, అసలు నా మరో పేరు ఆనంద విహారి, నా దారి ఎడారి, నా పేరు భికారి, నా దారి ఎడారి, నా పేరు భికారి. కొన్ని కలలు గని మేఘాల మేడపై తెరుపు తీగలాంటిన ప్రేయసిను హించుకుని, తీవ్రధనసు పల్లకి ఎక్కి కలుసుకోవాలని, ధనసు పల్లకి ఎక్కి కలుసుకోవాలని, ఆకాశ వీధిలో పయనించు బాటసారి, నా దారి ఎడారి, నా పేరు భికారి, నా దారి ఎడారి, నా పేరు భికారి. నే పేదను గుణములలో పెద్దను, కోటికి నే పేదను గుణములలో పెద్దను, సంకల్పం నాకు ధనము, సాహసమే నాకు బలం, ఏ నాటికో ఈ గరీబు కాకపోడు నవాబు, ఏ నాటికో ఈ గరీబు కాకపోడు నవాబు, అంతవరకు నేనొక నిరంతర సంచారి, నా దారి ఎడారి, నా పేరు భికారి, నా దారి ఎడారి, నా పేరు భికారి.